ఆత్మస్వరూప విషయక ప్రశ్న. శిష్య ఉవాచ, మిథ్యాత్వేన నిషిద్ధేషు కోసే శ్వేతేషు పంచనో సర్వభావం వినా కించిత్ న పశ్యామ్యత్ర హే గురో విజ్ఞేయం కిము వస్త్వస్తి స్వాత్మనత్ర విపశ్చిత. 214. ఫా శిష్యుడు పలికెను, హే గురో ఓ గురుత్తమా, ఏతేషు ఈ పంచసైదు కోసేష్ కోసములలో మిథ్యాత్వేన మిథ్యాభూతముగా నిషిద్ధేషు నిషేధింపబడిన పగుచుండగా సర్వభావం వినా సర్వశూన్యత్వము తప్ప కించిత్ ఏమియు న పశ్యామి చూడజాలకున్నాను. అత్ర ఇచట విపశ్చిత విద్వాంసునిచే స్వాత్మన స్వయముగా లేదా స్వస్వరూపముగా విజయం తెలియదగిన వస్తువస్తువు కిసు అస్తి, ఏది ఉన్నది అవ స్పష్టార్థ మగుటచే శ్రీచరణులు దానిని వ్యాఖ్యానింపలేదు.